ఆత్మస్వరూపనిరూపణము శ్రీ గురువాచ సత్యముక్తం త్వయా విద్వన్నిపుణోసి విచారణే అహమాద్వికారాస్తే తదభావో యమప్యథ 215 సర్వే ఏనానుభూయతే యస్వయం నానుభూయతే తమాత్మానం వేదితారం విద్ధి బుద్ధ్యా సుక్ష్మయ 216 హే విద్వన్ ఓ విద్వాంసుడా, త్వయా నీచేత సత్యం నీకు ఏ విధముగా అర్థమైనదో ఆ విధముగా ఉక్తం చెప్పబడినది. నిపుణః అని నేర్పుకల వాడవుగా విచారణే ఆలోచించుటయందు ఉన్నావు. పూర్వము అనేక విధములుగా కనబడుచున్న అన్నియు ఆత్మ ఆత్మస్వరూపనిరూపణము ఎని భాసింపకుండునట్లు విచారణము చేయుటచే నీవు విచారణ నిపుణుడవని శ్లాఘించి అతనికి ఉత్సాహము కలిగించి ఇప్పుడు చెప్పవలసిన సూక్ష్మ విషయమును చెప్పుచున్నాడు. తే పూర్వము అనుభవింపబడిన అహమాది వికారాహ అహంకారము మొదలగు వికారములును అథ ఇప్పుడు తెలుసుకొనబడుచున్న అయం ఈ తదభావోపి పూర్వప్రతీతములగు అన్నింటి యొక్కయు అభావమును సర్వే ఇవి అన్నియు ఏన దేనిచేత అనుభూయనే అనుభవింపబడుచున్నవో పూర్వము తాదాత్మ్య బుద్ధితోడను ఇప్పుడు భిన్నములుగను ఆ పదార్థములన్నీయును లేదా వాటి యొక్క అభావము దేనిచేత అనుభవింపబడుచున్నదో స్వయం తాను నానుభూయతే అనుభవింపబడదో తమ్ అట్టి వేదితారం సర్వసాక్షియైన దానిని సుసూక్ష్మయ మిక్కిలి సూక్ష్మమైన అనగా ఏకాగ్రమును ఇతర విషయరహితమును అగు బుద్ధ్యా బుద్ధితో ఆత్మానం ఆత్మనుగా విద్ధి తెలుసుకొనుము. యహ ఏది అవ ఆ విషయమునే స్పష్టముగా తెలియటకై మరల వీరు పించుచున్నాడు. తత్సాక్షికం భవేత్ తద్యద్యాద్యేనానుభూయతే కస్యా వ్యననుభూతార్థే సాక్షిత్వం నోపపద్యతే 217 యద్యత్ ఏది ఏది ఏన యవనిచే అనుభూయతే తెలియబడుచున్నదో తత్తత్ అది ఎంతయు తత్సాక్షికం అతడే సాక్షిగా కలది అననుభూతార్థే అనుభవగోచరము కాని దాని విషయమున కస్యాపి ఎవ్వనికిని సాక్షిత్వం సాక్షిత్వము నోపపద్యతే కుదరదు. ఏది ఏది యవనిచే అనుభూయతే తన అనుభవములో విషయముగా చేయబడుచున్నదో అదియంతయు అతడే సాక్షిగా కలదేయుండును దానికంతకును అతడే సాక్షిగనుండును. సర్వభావము తప్ప నాకేమీ కనబడుటలేదు అని నీవు చెప్పియున్నావు. కావున నీవు సర్వభావమును చూచుచున్నట్లు చెప్పినడ్డైనది. ఈ విధ 300 శ్రీ వివేక చూడమని ముగ నీవు చూచుచున్న సర్వభావమునకు నీవే సాక్షివిగాన తత్సాడ్యైన నీవే ఆత్మవుని భావము. అందులకు హేతువు చెప్పుచున్నాడు. అననుభూతార్థే స్వకీయానుభవగోచరము కాని విషయమున ఏ పురుషునకును సాక్షిత్వము కుదరదు. కర్తృత్వము లేకుండా కేవలము తెలుసుకొనువాడు మాత్రమే సాక్షియని ప్రసిద్ధము కదా. అవ సామాన్యముగా నిరూపించి ప్రకృతమున చెప్పు చున్నాడు. అసో స్వసాక్షిక్కో భావో యతః స్వేనానుభూయతే అతః పరం స్వయం సాక్షాత్ ప్రత్యేగాత్మన చేతరః 218 అసౌ ఈ అభావః అభాపము స్వసాక్షికః తానే ఆత్మయే సాక్షిగాగలది. యతః ఏ కారణము వలన స్వేన తనచే అనుభూయతే తెలియబడుచున్నదో అతః కారణము వలన ప్రత్యేగాత్మ జీవాత్మ స్వయం తానే సాక్షాత్ ప్రత్యక్షమైన పరం సర్వబ్రహ్మము ఇతరః నచ బ్రహ్మభిన్నము కాదు. ఈ అహమాది సర్వవికారములు అభావము స్వసాక్షికః తానే సాక్షిగా కలది. అందులకు కారణము యతః ఏ కారణము వలన స్వేనయద్కోశములను నిషేధించిన పిమ్మటగూడ శేషించిన తనచే తెలియబడుచున్నదో సర్వభావము తప్ప మరేమీయూ నాకు కనబడుటలేదు అను నీ మాటయే ఇందులకు ప్రమాణము. ఇట్లు చెప్పుటలో సర్వభావమును చూచున్నాను అని చెప్పినట్లైనది. కావున అభావము దర్శన విషయమనియు నీవు ద్రష్ట అనియు తెలియటచే ప్రత్యేగాత్మయే స్వయముగా యత్ సాక్షాదపరోక్షార్ బహ్మ అను శృతిననుసరించి నిత్యాపరోక్షమైన సర్వోత్కృష్టమైన బ్రహ్మ. బ్రహ్మ భిన్నము కాదు, ఆత్మస్వరూప నిరూపణము. 301 అవ ఈ చెప్పిన విషయమునే మరల స్పష్టముగను విపులముగను తెలుపుచున్నాడు. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరం యో సౌ సముజుర్మృతే ప్రత్యగ్రూపతయా సదాహమహమిత్యంత స్ఫుర నేకధా నానాకార వికార భాజిన ఇమాన్ పశ్యన్న హంధిముఖాన్ నిత్యానంద చిదాత్మనా స్ఫురతి తమ్ విద్ధి స్వమేతం హృది. 219 ప్రత్యగ్రూపతయా సర్వాంతరముగా అన్నిటికంటే లోపలనున్నదిగా సదా ఎల్లప్పుడును అహమహమితి నేను నేను అని ఏకరా ఒకే విధముగా ప్రత్యగ్రూపతయా ప్రత్యగ్రూపముగా అంతఃలోపల స్ఫురన్ స్వయముగా ప్రకాశించుచు అహంకార ప్రముఖాన్ అహంకారము మొదలు దేహాంతములగు కోళములను నానాకార వికార భాజననేక విధములగు ఆకారములను జన్మస్థితి విపరిణామ వృద్ధం పక్షేన స్వరూపములగు అనేక వికారములను పొందుచుండెడు. అస్తకరణపదివాచ్యమగు అహంకారముగుడా దేహాద్యాకారమున పరిణమించుచున్నది గానాన అది నానాకారమని చెప్పబడుచున్నది. ఇమాన్ ఈ దృశ్య పదార్థములను పశ్యన్ విషములను చేసుకొనుచు జాగ్రత్ స్వన్న సుషుప్తిషు సకల ప్రాణులకు ప్రసిద్ధములగు జాగ్రదాదులగు 3 అవస్థలయందును స్ఫుటతరం అతి స్ఫుటముగా యహ ఏ అసౌ ఆత్మహ వివేకరహితునకు ఆత్మ దూరముగనున్నట్లు కనబడుటచే విప్రకృ ప్రార్థబోధకమగు అదహ శబ్దము ప్రయోగింపబడినది. సముజ్జరు మృతే అన్యాపేక్షారహితమై భాసించుచున్నదో నిత్యానంద చిదాత్మన స్వయం ప్రకాశమగు నిత్యానంద స్వరూపములో హృది స్ఫురతి హృదయమునందు స్ఫురించుచున్నదో తమట్టి ఏతం దీనిని వివేకరహితులకు దూరముగనున్నను వివేకవంతులకు ప్రత్యగ్రూపమున సమీపముననున్న దీనిని స్వం స్వాత్మనుగా విద్ధి తెలుసుకొనుము అవ. ఈ విధముగా సర్వసాక్షియే స్పష్టముగనున్న ఆత్మను వివిక్తరూపమున వేరుగా ఏల తెలుసుకొనలేకున్నారు అని ఆశంకించుకొని ఇందులకు మూఢత్వమే కారణమని సదృష్టాంతముగా చెప్పుచున్నాడు. శ్రీవివేక చూడామణి ఘటోదకే బింబితమర్క బింబ నూలోక్యముడోర విమేవ మన్యతే తథా చిదాభాస ముపాధి సంస్థం భ్రాంత్యహమిత్యేవ జడోభిమన్యతే. 220 మూఢహా మూఢుడు ఘటోదకే ఘటములోనున్న ఉదకమునందు బింబితం ప్రతిబింబించి కనబడుచున్న అర్కబింసం సూర్యమండలమును ప్రతిబింబమును ఆలోక్య చూచి రవిమేవ సూర్యునిగనే మన్యతే. తలచునో సూర్యుడు వేరు ఇది ఆ సూర్యుని ప్రతిబింబము మాత్రమే అని అతనికి తెలియదో తథాత్ అట్లే ఉపాధి సంస్థం బుద్ధ్యాద్యుపాధులేయందు కనబడుచున్న చిదాభాసం చిప్రతిబింబమును భ్రాంత్య అవివేకముచే అహమిత్యేవ నేనే అని అభిమన్యతే తలచుచున్నాడు భ్రాంతిపడుచున్నాడు అనగా విపరీత జ్ఞానము కలవాడగుచున్నాడు. కే అవ వాస్తవమునందైతే ఘటం జలం తద్గతమర్క బింబం విహాయ సర్వం దివి వీక్ష్యతేర్కః తటస్థితస్తాత్రీతయావభాసక స్వయం ప్రకాశో విదుషో యథా తథా. 221 అనగా ఈ ఘటం ఘటమును జలం జలమును తద్వితం ఘటములోని జలమునందున్న అర్కభిమం సూర్య ప్రతిబింబమును సర్వం దీని సంతను విహాయ విడచి తటస్థిత ఉదాసీనుడును 3 కంటే వేరుగనున్నవాడును అందులకు హేతువు తత్తి తయావభాసక ఘటము అందలి జలము అందలి సూర్య ప్రతిబింబము అను 3 ప్రకాశింపజేయువాడును స్వయం ప్రకాశ తనకంటే వేరైన దేనిచేతను భాసింపబడక తానుగనే భాసించువాడును అగు అర్క. సూర్యుడు యథా ఏ విధముగా దీవి అంతరిక్షమునందు బుద్ధిమంతునిచే వీక్షతే చూడబడునో తథా అట్లే విదుషా. 302 ఆత్మస్వరూప నిరూపణము. 303 దేహం ధియం చిత్ ప్రతిబింబమేతం విసృజ్య బుద్ధానిహితం గుహాయాం ద్రష్టారమాత్మానమఖండబోధం సర్వప్రకాశం సదసద్విలక్షణం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మమంతర్బహిశన్యమనన్యమాత్మనః విజ్ఞాయ సంయజ్ని జరూపమేతత్ పుమాన్ విపాప్మా విరజా విమృత్యః 222 223 దేహా దేహమును ధియం బుద్ధిని గుహాయం గుహతో సమానమైన బుద్ధ బుద్ధియందు నిహితం ఉంచబడిన ఏతం ఈ చిత్ ప్రతిబింబం చిత్తు యొక్క ప్రతిబింబమును విసృజ్య విడచి ద్రష్టారం ద్రష్టయు అఖండబోధం అపరిచ్ఛిన్న జాన స్వరూపమును సర్వప్రకాశం అన్నింటినీ ప్రకాశింపజేయనదియు సదసద్విలక్షణం ప్రత్యక్షాప్రత్యక్షముల కంటే భిన్నమును నిత్యం నిత్యమైనదియు విభుం సర్వవ్యాప్తమును సర్వగతం అన్నింటియందును ఉన్నదియు సుసూక్ష్మం బాగుగా సూక్ష్మమైనదియు అంతర్బహిశూన్యం లోపల బయట అను నవిలేనిదియు ఆత్మనః బ్రహ్మ కంటే అనన్యం భిన్నము కానిదియు అగు ఏతత్ ఈ నిజరూపం తన స్వరూపమును విజ్ఞాయ తెలుసుకొని పుమాన్ పురుషుడు విపాప్మ పాపరహితుడై విరజాహరజహశూన్యుడై విమృత్యు మూర్తిరహితుడై అగును దేహం ఘటమువలెనున్న స్థూలదేహమును ధియం స్వచ్ఛమగుటచేతను సూక్ష్మమగుటచేతను జలమువలే లోపలనున్న బుద్ధిని గుహాయం కప్పివేయనదగుటచే అనేకములగు అనర్ధ ములతో గూడినదియు గుహతో సమానమైనదియు అగు బుద్ధ బుద్ధియందు నిహితం ఉంచబడిన ఏతం భ్రాంతిచేతాహం అని ప్రతీయమానమగుచున్న ఈ చిత్రోతిబింబమును విడచి ద్రష్టారం వెనుక చెప్పిన విధమున తటస్థమై ఆ మూడింటినీ భాసింప 304 శ్రీ వివేకచూడామణి జేచు సర్వసాక్షిగనున్నదియు ఆత్మానం అన్నింటికంటెనూ అంతరమైనదియు అఖణబోధం అపరిచ్ఛిన్న జ్ఞానస్వరూపమును కావుననే సర్వప్రకాశం అన్నిటికీ ప్రకాశమును ఇచ్చునదియు సదసద్విలక్షణం ప్రత్యక్షములు సత్ అగుతేజో జలాన్నముల కంటెనూ అప్రత్యక్షములగు అసత్ వాయాకాశాదుల కంటెనూ భిన్నమైనదియు లేదా వ్యక్తావ్యక్తముల కంటే భిన్నమని యర్థము నిత్యం కాల పరిచ్ఛేద శూన్యమును విభుం దేశ పరిచ్ఛేదము లేనిదియు సర్వగతం అన్నింటికినీ ఉపాదాన కారణమగుటచే అన్నింటితోడను సమస్వయించునదియు ఆయనను సుసూక్ష్మం రూపాదర్హితమగుటచే తెలియసక్యము కానిదియు ఏష సర్వేషు భూతేషు గూఢాత్మాన ప్రకాశతే అన్ని భూతములయందును గూఢమై ఉన్న ఆత్మ స్పష్టముగ ప్రకాశింపదు అని శృతి చెప్పుచున్నది అంతర్బహశూన్యం అనస్తరమబాహ్యం అనుశృతిననుసరించి లోపల బయట అనునవిలేనిదియు ఆత్మనః అనన్యం అయమాత్మా బ్రహ్మ అను శృతిననుసరించియు పూర్వోక్తయుక్తిననుసరించియు బ్రహ్మకంటే భేదము లేనిదియు లేదా అనన్యం అనుపదమునకు అద్వితీయము అని యర్థము ఆత్మనః తన యొక్క నిజరూప వాస్తవిక స్వరూపమును తెలుసుకొని పుమాన్ పూర్వము మరియొక విధముగా గ్రహించిన ఈ పురుషుడే విపాప్మ పోయిన పాపములు కలవాడే జ్ఞానాగ్నేహ సర్వకర్మాణి ఇత్యాది స్మృతి జ్ఞానాగ్ని సర్వకర్మలను దహించునని చెప్పుచున్నది అందులకు కారణము విరజాహ నిర్గుణ బ్రహ్మనిష్ఠుడగుట చేతను తత్స్వరూపుడగుట చేతను తాపహేతువగు రజస్సు లేనివాడు ఇచ్చట పాపపదము పుణ్యమునకు ఉపలక్షకము పుణ్యముగుడ ముముక్షువునకు అనిష్టము కదా ఈ విధముగా జన్మకు నిమిత్తమగు కర్మ లేకపోవుటచే విమృత్యుః మృత్యువుతో కూడిన సంసారము లేనివాడు అని యర్థము అనగా స్వరూపము నుండి చ్యుతి ఆత్మస్వరూప నిరూపణము 305 లేనివాడు అని భావము భవతి అని అధ్యాహారము ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి ప్రమాదమే అనగా స్వస్వరూపమును తెలిసి కొనుకుండుటయే మృత్యువని నేను చెప్పుచున్నాను అని సనత్సు జాతవాక్యము అవ కావుననే విశోక ఆనందమనో విపశ్చి స్వయం కుతశ్చిన్న బిభేతి కశ్చిత్ నాణ్యోస్తి పద్ధా భవబద్ధముక్తేర్ వినాశ్వతత్వావగమం ముముక్షో 224. ఈ ఆత్మా విశోకః దుహఖము లేనిది, కావుననే ఆనందఘన ఆనందమే మూర్తిగా గలది. దుహఖమిశ్రము కాని ఆనందస్వరూపము విపశ్చిత్ సర్వాత్మభూతమగు బ్రహ్మను తెలుసుకొనిన వాడగుటచే సర్వజ్ఞము. స్వయం తాను కుతశ్చిత్ ఎవరి వలనను న బిభేతి భయపడదు, రెండవ వారెవరును లేకపోవుటచే భయప్రసక్తి లేదు. ఈ కారణము వలన ముముక్షోహ నిత్యము నిరతిశయము నిరామయము స్వయం ప్రకాశము అగు సుఖరూపమోక్షేచ్ఛకంలవానికి స్వతత్వావగం వినా తన యొక్క యాథాత్మ్యమును తెలుసుకొనుట తప్ప భపబద్ధముక్తేహ సంసారబంధముక్తికి అన్యహ పస్థార్హ మరియొక మార్గము కశ్చిత్ ఏదియు నాస్తి లేదు. అవ ఈ విధముగత్వం పదార్థమైన జీవుని అవస్థాత్రయము నకు సాక్షిగను పంచకోశ విలక్షణునిగాను అసంగునిగను శోధించి ప్రపంచ సహితముగా కనపట్టుచున్న తత్పదవాచ్యార్థమును గూడా పరిశోధించి సర్వోపనిషత్తుల తాత్పర్యమైన ఆ రెండింటి యొక్క ఐక్యమును సంప్రదాయానుసారముగా సవిస్తరముగా చెప్పనున్నవాడై ముందుగా భూమికను ఏర్పరచుచున్నాడు శ్రీవివేక. 23. శ్రీవివేక చూడామణి 225. బ్రహ్మభిన్నత్వ విజ్ఞానం ఏనాద్వితీయమానందం భవబద్ధస్య కారణం బ్రహ్మ సంపద్యతే బుధః. జ్ఞానము బ్రహ్మభిన్నత్వ విజ్ఞానం అహం బ్రహ్మాస్మి అను అపరోక్ష భావమోక్షస్య సంసార విముక్తికి కారణం కారణము. ఏన ఏ విజ్ఞానముచే బుధః పండితుడు అద్వితీయం భేదరహితమును ఆనందం సుఖరూపమును బ్రహ్మ బ్రహ్మను సమూద్యతే పొందునో లేదా బ్రహ్మగా అగునో బ్రహ్మవిదాప్నోతి పరంబ్రహ్మ వేత్త బ్రహ్మను పొందును. బ్రహ్మవిద్రుహమైవ భవతి బ్రహ్మవేత్త బ్రహ్మగానే అగును అని శృతివాక్యములు అసతో మా సద్గమయ మృత్యుర్వ అసత్ సదమృతం మృత్యోర్మా అమృతం గమయ అమృతం మా కురు ఇత్యేవై తదాహ నన్ను అసత్తు నుండి సత్తు చేర్చుము. అసత్తు అనగా మృత్యువు, సత్ అనగా అమృతము అనగా మోక్షము. కావున ఈ వాక్యము నన్ను మృత్యువు నుండి అమృతమును చేర్చుము, నన్ను మరణరహితుని చేయుము అని చెప్పుచున్నది అను శృతిననుసరించి బ్రహ్మభాపమే మోక్షము. అవ బ్రహ్మభావము కలిగినచో భవమోక్షము ఎట్లు కలుగును అని శంకించువానిని గూర్చి చెప్పుచున్నాడు. బ్రహ్మభూతస్తు సంశ్రుత్యే విద్వాన్నవర్తతే పునః విజ్ఞాతవ్యమతః సమ్యక్ బ్రహ్మాభిన్నత్వమాత్మనః. 226. బ్రహ్మభూతః బ్రహ్మగా అయిన విద్వాన్ విద్వాంసుడు పునఃమరల సంశ్రుత్యే సంసారము కొరకు నతు ఆవర్తతే తిరిగి రానేరాడు. నన పునరావర్తతే అతడు మరల తిరిగి రాదు అని శృతి చెప్పుచున్నది. తుశబ్దమునకు అపధారణము నిశ్చయము అర్థము. అతః ఆ కారణము వలన ఆత్మనః ఆత్మ యొక్క బ్రహ్మభిన్నత్వం బ్రహ్మకం అభిన్నత్వము సమ్యక్ బాగుగా విజ్ఞాతవ్యం తెలియదగనది. 307. ఆత్మస్వరూప నిరూపణము. అవ ప్రపంచము మిథ్యాభూతము అని ప్రతిపాదించుట ద్వారా బ్రహ్మనిష్ప్రపంచము అను విషయమును చెప్పుటకు ఉపక్రమించుచున్నాడు. సత్యం జానమనంతం బ్రహ్మ విశుద్ధం పరం స్వతః సిద్ధం నిత్యాననికరసం ప్రత్యగభినం నిరస్తరం జయతి. 27. సత్యం కాలత్రమునందును బాధలేనిదియు జ్ఞానం జ్ఞానస్వరూపమైనదియు అనగా స్వయం ప్రకాశమును అనస్తం అంతటను వ్యాపించినదగుటచే దేశతః పరిచ్ఛేదము లేనిదియు నిత్య మగుటచే కాలతః పరిచ్ఛేదము లేనిదియు అద్వితీయ మగుటచే వస్తుత పరిచ్ఛేదము లేనిదియు విశుద్ధం స్వాభావికములుగాని ఆగస్తుకములుగాని అగు సకల మలములతో శూన్యమగునదియు వరం మాయాతీతమును స్వతః సిద్ధం ఉనికి విషమునగాని ప్రకాశించు విషమునగాని పగపేక్ష లేనిదియు నిత్యానందకరసం దోహకస్పర్శలేని నిత్య సుఖస్వరూపమును ప్రత్యేక భిన్నం జీవాభిన్నమును నిరంతరం చెదరహితమును అనగా అఖండ స్వరూపమును అగు బ్రహ్మ బ్రహ్మ జయతి సర్వోత్కర్షతో ఉంటున్నది. ఇది వస్తుపక్షేపము. ఒకనొక వస్తువు ఉన్నది అని ప్రారంభముననే చెప్పుటకు వస్తుపక్షేపమని పేరు. అవ అనంత పదమునకు అర్థమైన దేశత కాలత వస్తుత పరిచ్ఛేదము లేనిది అను దానిలో ఒక భాగమైన వస్తు పరిచ్ఛేద శూన్యత్వమును ఉపపాదించుచున్నాడు.